ఆరో వశిష్ఠపదేశం. అయితే వశిష్ఠమహర్షికి ఏమేమి బోధించాలో, ఎలా బోధించాలో మనస్సులో ఒక ప్రణాళిక ఉంది. శ్రీరాముడిలో, శ్రీరాముడి ఆలోచనలో ఎక్కడ దోషం ఉందో ఆ గుర్తింపు కూడా ఉంది. ఇది బాధ్యతగల ఉపాధ్యాయుల లక్షణం. శ్రీరాముడిలో కలిగిన వివేకోదయానికి వశిష్ఠమహర్షి కూడా సంతోషిస్తూనే ఉన్నాడు. కాని ఆ వివేకంలో, ఆ వైరాగ్యంలో శ్రీరాముడికి శాస్త్ర రహస్యాలు కొన్ని పట్టుబడకుండా జారిపోతున్నాయి. అందుచేత ఒక్కోసారి శాస్త్రాలను కూడా నిందిస్తున్నాడు. ఇదిగాక తనకు కలిగిన ఆలోచనలను ఆయన క్రమబద్ధం చేసుకోలేకపోతున్నాడు. అందుచేత వశిష్ఠమహర్షి మున్ముందుగా మోక్షేచ్ఛ కలిగిన ముముక్షువు ఏ రకంగా ఆలోచించాలో, ఏ రకంగా ప్రవర్తించాలో, ఏ రకంగా సాధన చెయ్యాలో ఆ విధానమంతా క్రమబద్ధంగా బోధించాలని నిశ్చయం చేసుకున్నాడు. ఆ ప్రణాళికతో వశిష్ఠమహర్షి తన ఉపదేశం ప్రారంభించాడు. శ్రీరామ భగవంతుడైన బ్రహ్మదేవుడు సృష్ట్యాదికాలంలో ఆయన మానసపుత్రుడుగా జన్మించిన నాకు రాబోయే సృష్టిలోని జీవులంతా ఉత్తమ శాంతిని అందుకోగల ఉత్తమ జ్ఞానాన్ని ఉపదేశించాడు. అది నేను నీకు ఇప్పుడు అందిస్తున్నాను విన్నాడు వశిష్ఠమహర్షి. విశ్వామిత్రుడేమో నిషధ పర్వతం మీద బ్రహ్మదేవుడు ఉపదేశించిన జ్ఞానాన్ని రాముడికి చెప్పమన్నాడు. వశిష్ఠుడేమో అంతకు చాలా పూర్వం సృష్టి మొదట్లో బ్రహ్మ నాకు ఇలా ఉపదేశించాడు అంటూ మొదలెట్టాడు. అందుచేత ఈ సమన్వయాలన్నీ చాలా దూరం సాగిపోయేటట్లుగా ఉన్నాయని శ్రీరాముడు అర్థం చేసుకున్నాడు. ఆయసరు 14. అందువల్ల వశిష్ఠమహర్షిని ఆపి, గురుదేవా, ముందు నాకొక సందేహం ఉంది, అది తీర్చండి. కొడుకైన సుఖమహర్షికి అలాంటి మోక్షం పొందాడని, ఆయనకు తండ్రైన వ్యాసమహర్షికి అలాంటి మోక్షం ఇంకా లభించలేదని నేను విన్నాను. సుకుడికి వ్యాసుడే గురువు, ఆయన సర్వజ్ఞుడని ప్రతీతి. మరి ఆ తండ్రికి ఎందుకు మోక్షం రాలేదు? ఆయన శిష్యుడైన సుకుడికి మోక్షం ఎలా వచ్చింది? ఇది చెప్పండి అన్నాడు. వశిష్ఠుడు ఈ ప్రశ్న విని ఒక క్షణం ఆలోచించాడు. ఎందుకంటే ఆయనకు ఇక్కడ రెండు చిక్కులు వచ్చాయి. ఏమంటే, ఈ ప్రశ్నకు తను చెప్పే సమాధానం కూడా తను చేయదలుచుకున్న బోధ ప్రణాళికలో కలిసిపోవాలి. ఇది ఒక అంశం. రాముడు వేసిన ప్రశ్నకి సమాధానం తృప్తికరంగా ఉండాలంటే మోక్షలక్షణము, సృష్టిలక్షణము రెండు చెప్పాలి. ఇది రెండవ అంశం. ఈ రెండు అంశాలు సమన్వయం కావాలి. వాటికి తోడు జీవన్ముక్తికి, విదేహముక్తికి గల తేడాను చెప్పాలి. ఇదంతా ఆలోచించుకొని వశిష్ఠమహర్షి ఇలా ప్రారంభించాడు. శ్రీరామ, పరమాత్మన్నా చైతన్యమన్నా ప్రకాశమన్నా ఒకటే. అందుకే ఆ పరమాత్మను చిత్రకాసుడు అని కూడా అంటూ ఉంటారు. ఆ పరమాత్మలో ఇంతవరకు ఎన్ని కోట్ల బ్రహ్మండాలు లీనం అయిపోయాయో వాటికి లెక్క చెప్పలేం. ప్రస్తుత కాలంలో కొన్ని బ్రహ్మాండాలు జీవించి ఉన్నాయి. ఇవి కూడా ఇన్ని అని మనం లెక్కపెట్టి చెప్పలేం. భవిష్యత్కాలంలో ఇంకా ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉద్భవించి లయించి తరంగాలు తరంగాలుగా సాగిపోతాయో ఆ లెక్క అసలే చెప్పలేం. ఈ మాటలు విని మధ్యలో అడ్డుతగిలి రాముడు ఇలా అన్నాడు. గురుదేవా, ప్రస్తుతకాలంలో ఉన్న బ్రహ్మాండాలకు ఇటూ అటూ రెండు కట్టలున్నాయి. ఏమంటే, భూతకాలమని ఒక కట్ట, భవిష్యత్కాలమని ఒక కట్ట. ఈ కట్టలకు మధ్య ఈనాటి బ్రహ్మాండాలు ఉన్నాయి. వీటి సంఖ్య అనంతంగా ఉంటుందని మీరు చెబుతున్నారు. కాని వీటి సంఖ్య భూతకాలపు బ్రహ్మాండాల కన్నా తక్కువ ఉంటుందని, అలాగే భవిష్యత్కాలంలో రాబోయే బ్రహ్మాండాల సంఖ్య కంటే తక్కువే ఉంటుందని నిశ్చయంగా చెప్పవచ్చు కదా. ఎందుకంటే భూతకాలపు బ్రహ్మాండాలకి ఎడం చేతి వైపు గట్టు లేదు, భవిష్యత్కాల బ్రహ్మాండాలకి కుడి చేతి గట్టు లేదు. రెండు ప్రక్కల గట్టులున్న వర్తమాన బ్రహ్మాండాల సంఖ్యే అనంతమంటుంటే ఇక మిగిలిన వాటి సంగతి వేరే చెప్పాలా అని. 9.